లేజర్ పుస్తకం 5వ భాగం. ఒక వస్తువు ఇంకా వేడెక్కుతోంది అనుకుందాం. అలా వేడెక్కుతున్న వస్తువు ఇంకా ఎక్కువ ఫోటాన్లు వెలువరిస్తుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ వెలువడే ఫోటాన్ల శక్తి కూడా సగటున ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే వేడి వస్తువుల నుండి వెలువడే కిరణాల సగటు తరంగదైర్ఘ్యం చల్లని వస్తువుల నుండి వెలువడే కిరణాల తరంగదైర్ఘ్యం కన్నా తక్కువగా ఉంటుంది. అంటే బాగా చల్లని వస్తువుల నుండి రేడియో తరంగాలు మైక్రో తరంగాలకు చెందిన ఫోటాన్లే వెలువడతాయి. మానవ శరీరం అంత వెచ్చగా ఉన్న వస్తువు నుండి ఎక్కువగా పరారుణ తరంగాలే వెలువడతాయి. మరుగుతున్న నీళ్లున్న పాత్ర నుండి ఎక్కువగా పరారుణ కిరణాలే వెలువడతాయి. పాత్రకు దగ్గరగా చెయ్యి పెడితే ఆ కిరణాల వేడి అనుభవం అవుతుంది. మీ చెయ్యి పాత్ర కన్నా చల్లగా ఉంటుంది. కనుక పాత్ర నుండి వచ్చే పరారుణ కిరణాలని అది లోనికి గ్రహించి వెచ్చబడుతుంది. ఒక వస్తువుని వేడి చేస్తూ పోతే ఏదో ఒక దశలో దాని నుండి దృశ్యకాంతికి చెందిన కిరణాలు వెలువడతాయి. ఎక్కువగా తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉన్న కిరణాలే వెలువడతాయి. అందుకే వేడెక్కిన వస్తువు ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ వస్తువుని ఇంకా అలాగే వేడెక్కిస్తూ పోతే ఇంకా తక్కువ తరంగదైర్ఘ్యాల వద్ద కిరణాలు వెలువడి వస్తువు తెల్లగా వెలుగుతూ కనిపిస్తుంది. అందుకే సూర్యుని ఉపరితలానికి తెల్లని ప్రకాశం ఉంటుంది. మనం చలిమంట రాజేసుకున్నప్పుడు అందులోని మంట సూర్యుని ఉపరితలం అంత వేడిగా ఉండదు. కనుకనే దాని జ్వాలలు నారింజ రంగులోనూ పసుపు పచ్చగానూ కనిపిస్తాయి. ఏ వస్తువులోనైనా అందులో ఉండే పరమాణువులు అణువుల సముదాయాలకి కొంత శక్తి ఉంటుంది. పైగా ఆ రేణువులు నిరంతరం సంచలనంగా కదులుతూ ఉంటాయి. ఆ కదలిక వల్ల పరమాణువుల మధ్య ఫోటాన్ల వినిమయం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫోటాన్లు బయటికి కూడా వెలువడతాయి. ఫోటాన్లు వెలువడే తీరు ఈ విధంగా ఉంటుంది. ఒక పరమాణువు నుండి ఒక తరంగ దైర్ఘ్యం వద్ద వెలువడే ఫోటాను ఒక ప్రత్యేక దిశలో ప్రసారం అవుతుంది. మరో పరమాణువు మరో తరంగ దైర్ఘ్యం వద్ద మరో ఫోటాన్ని వెలువరిస్తుంది. అంటే ఆ వస్తువు మండే వివిధ తరంగదైర్ఘ్యాల వద్ద ఫోటాన్లు నలుదిశలలో చెల్లా చెదురుగా ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. సూర్యుడు, చలిమంట, కొవ్వొత్తి, విద్యుత్ దీపాలు, వేడి నీళ్ల పాత్ర, ఒక్కటేమిటి, వేడెక్కిన సమస్త వస్తువులకి ఈ సూత్రం వర్తిస్తుంది. ఫోటాన్లు మరో విధంగా వెలువడే అవకాశమే లేదని అనుకుంటాం. 3వ అంశం మేజర్. 1917లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే ఓ జర్మన్ శాస్త్రవేత్త ఫోటాన్లు వెలువడే తీరు గురించి ఆలోచించాడు. ఒక పరమాణువు కానీ కొన్ని పరమాణువుల సమూహం కానీ దాని అంతరంగ విన్యాసానికి సరిపోయినంత శక్తిగల ఫోటాన్ని మాత్రమే లోనికి తీసుకుని మరింత ఉన్నత శక్తి స్థాయికి ఎదుగుతాయి అని అతడికి అనిపించింది. ఆ సందర్భంలో ఆ పరమాణువు కానీ పరమాణు సముదాయం కానీ ఉత్తేజితం అవుతుంది అన్నమాట. కాసేపటి తరువాత అది సరిగ్గా అంతే శక్తిగల ఫోటాన్ని వెలువరించి తిరిగి మునుపటి శక్తి స్థాయికి దిగి వస్తుంది. వివిధ పరమాణువులు వివిధ కాలాలలో వివిధ దిశలలో ఈ ఫోటాన్లని వెలువరిస్తాయి. ఇప్పుడు ఒక పదార్థంలోని పరమాణువులని అన్నిటినీ ఉత్తేజితం చెయ్యగలిగాం అనుకుందాం. వాటన్నిటికీ ఈ అదనపు శక్తి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఆ పరమాణువుని ఉత్తేజితం చేయగలిగేటంత శక్తిగల ఫోటాన్ వచ్చిందని అనుకుందాం. అది పరమాణువుని ఢీకొంటుంది. కానీ ఆ పరమాణువు అప్పటికే ఉన్నత శక్తి స్థాయిలో ఉంది. కనుక ఇంకా ఉత్తేజితం కాలేదు. ఉత్తేజితం కాకపోగా అది తిరిగి మునుపటి కింది శక్తి స్థాయికి దిగివచ్చి ఆ రావటంతో ఓ ఫోటాన్ని వెలువరిస్తుంది. పరమాణువుని ఢీకొన్న ఫోటానికి ఎంత శక్తి ఉందో అందులోంచి వెలువడ్డ ఫోటాన్కి కూడా అంతే శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా పుట్టిన ఫోటాన్ ఢీకొన్న ఫోటాన్ దిశలోనే ప్రయాణిస్తుంది.